పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 40వ భాగం. పరిశీలించగలిగితే ప్రకృతిలోనూ మనం వాడే రకరకాల వస్తువులలోనూ గమనించగలిగే ప్రతి చోట కావలసినంత సైన్స్ కనపడుతుంది. కానీ మనకు ఆ పరిశీలన అలవాటు లేదు. విమానం ఎగురుతుంది, హెలికాప్టర్ కూడా ఎగురుతుంది అని ఆలోచన లేకుండానే ఒప్పేసుకుంటాం. వాటి ఎగిరే పద్ధతులలో తేడా ఉందన్న సంగతి గమనించినప్పుడు ఆశ్చర్యం తప్పదు. ప్రపంచంలోని విశేషాలను ఈ దృష్టితో పరిశీలించినందుకే సైన్స్ సమాచారం జమకూడింది. హెలికాప్టర్ నిర్మాణానికి, దాని రోటర్లోని కదలగలిగే రెక్కలకు ప్రకృతిలో ఒక ఆదర్శం ఉంది. అది తూనీగా. ఈ ప్రశ్నలో కూడా మనకు ఒత్తిడి వల్ల వీలయ్యే విచిత్రాల గురించి మరింత తెలిసింది. పక్షులు ఎలా ఎగురుతాయి. విమానం ఎగరటం గురించి తెలుసుకుందాం. హెలికాప్టర్ ఇంచుమించు అదే పద్ధతిలో ఎగురుతుందని కూడా గమనించాం. ఈ రెండు పద్ధతులకు ఆధారమైన ప్రకృతి సిద్ధమైన పద్ధతిని పరిశీలిస్తే ఈ ప్రశ్నకు జవాబు అందుతుంది. టెక్నాలజీ లేదా సాంకేతిక శాస్త్రం చాలా మటుకు ప్రకృతిలోని విశేషాలను గమనించి అనుకరించే పద్ధతిలో అభివృద్ధి చెందింది. ఉదాహరణకు, తలుపు రెక్కను, ద్వారబంధానికి బిగించే మడతబందును మనిషి మోకాలిలోని, మోచేతిలోని కీళ్ల ఆధారంగా తయారు చేశారు. ఈ కీళ్ళు ముందుకే గాని వెనుకకు కదలవు. బరువున్న వస్తువులు గాలిలో ఎగరటానికి ఆ వస్తువు నిర్మాణం, ఆ నిర్మాణంలోని పదార్థాల తీరు వీలు కలిగిస్తాయి. పక్షుల శరీరం కానీ విమానం కానీ ఈ పద్ధతి ఉండి తీరుతుంది. పక్షి శరీరానికి అనుకరణగానే విమానాలను నిర్మించారు. పక్షులలాగే విమానంలో కూడా రెక్కలు ఉంటాయి. ఇక వాటి బరువు వీలైనంత తక్కువగా ఉండాలి. ఆకారం గజిబిజిగా కాక గాలిలో తేలికగా కదిలే విధంగా వంపులు ఉండాలి. విమానాలకు, హెలికాప్టర్లకు పక్షులు ఆదర్శం. ఎగరటానికి వీలుగా పక్షుల శరీరంలో ఉండే లక్షణాలు ఈ యంత్రాలలో కూడా ఉన్నాయి. మొత్తం మీద వీటన్నిటి బరువు ఆకారాన్ని బట్టి ఉండవలసిన బరువు కన్నా తక్కువగా ఉంటుంది. పక్షుల ఎముకలు బోలుగా ఉంటాయి. విమానాలను అల్యూమినియం లోహంతో నిర్మిస్తారు. పక్షి తల ఆకారాన్ని గమనిస్తే ముక్కుతో సహా గాలిలో తేలికగా దూసుకుపోవటానికి వీలుగా ఉన్న తీరు కనబడుతుంది. ఎదలోని ఎముకలు బాగా బలంగా ఉంటాయి. రెక్కలకు ఆధారంగా ఉన్న కండరాలు కూడా చాలా బలం కలవి. వేల మైళ్ళు ఆగకుండా ఎగరటానికి వీలుగా ఈ కండరాలలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మామూలుగా కండరాలు అదే పనిగా పనిచేస్తుంటే కొంతకాలానికి బిగుసుకుపోతాయి. పక్షి రెక్కలకు సాయంగా ఉండే కండరాలలో ఒక భాగం పనిచేస్తుంటే మరొక భాగం సేదతీరి తిరిగి పనికి సిద్ధమయ్యే ఏర్పాటు ఉంటుంది. మొత్తం మీద పక్షి శరీరం, విమానం, హెలికాప్టర్ల ఆకారం కూడా ఎగరటానికి వీలుగా సిద్ధమయ్యాయి.